మెదడు పుస్తకం 13వ భాగం. ఈ రకమైన చింతనలో ముందున్నవాడు ఆటో లెవి. 1920ల ప్రాంతాలలో ఈ ఆటో లెవి రసాయనాల సహాయంతో న్యూరాన్లు సందేశాలు పంపుకుంటాయి అన్న విషయాన్ని నిరూపించడానికి తగ్గ విధానం కోసం అన్వేషించసాగాడు. ఆటో లెవికి ముందు ఈ విషయం మీద కొంత సందిగ్ధం ఉండేది. న్యూరాన్లు విద్యుత్ సందేశాలతో సంభాషించుకుంటాయి అని ఒక వర్గం నమ్మితే రసాయనాలతో సంభాషించుకుంటాయని మరో వర్గం వాదించేది. ఈ సంగతి ఏమిటో తేల్చడానికి పూనుకున్నాడు ఆటో లెవి. అది 1921వ సంవత్సరం. ఆ రోజు ఈస్టర్ పండుగ, శనివారం. ఆ రాత్రి తనకి ఓ చిత్రమైన కళ వచ్చింది. తను అన్వేషిస్తున్న ప్రయోగం ఎలా చేయాలో ఆ వివరాలన్నీ ఆ కళలో కనిపించాయి. వెంటనే మేలుకుని కళలో కనిపించిన వివరాలన్నీ ఆదరాబాదరాగా ఓ చిన్న నోట్బుక్లో రాసుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే రాత్రి కలగన్న సంగతి, ఆ వివరాలు రాసుకున్న సంగతి గుర్తొచ్చింది. సంతోషం పట్టలేకపోయాడు. తను రాసుకున్న నోట్బుక్ తెరిచి చూస్తే రాత్రి నిద్రమత్తులో రాసిన కోడిగీతలు కనిపించాయి. ఏం రాసుకున్నాడో ఎంత తలబాదుకున్నా అర్థం కాలేదు. రాత్రి వచ్చిన కళని గుర్తు చేసుకోవడానికి ఆ రోజు పగలంతా ప్రయత్నించాడు. అది తన జీవితంలోనే అతి దీర్ఘమైన రోజు అని చెప్పుకున్నాడు. అయితే అదృష్టవశాత్తు ఆ మర్నాడు రాత్రి కూడా అదే కళ వచ్చిందట. ఈసారి కళ రాగానే ఊరికే ఏవో పిచ్చి గీతలు గీసి తిరిగి నిద్రలోకి జారుకోకుండా వెంటనే ప్రయోగశాలకి బయలుదేరాడు. అప్పటికప్పుడు ఆ ప్రయోగం చేసి చూద్దామని. న్యూరాన్లు రసాయనాల సహాయంతో సంభాషించుకుంటాయి అని నిరూపించడం కోసం రెండు కప్పగుండెల్ని తీసుకున్నాడు ఆటో లెవి. రెండు గుండెలని వేరువేరు జాడీలలో రింగర్ ద్రావకాలలో పెట్టి సజీవంగా ఉంచాడు. కప్పగుండెని వేగస్ అనే నాడి నియంత్రిస్తుంది. వేగస్ నాడిని ప్రేరేపించినప్పుడు గుండెలయ నెమ్మదిస్తుంది. లెవి తీసుకున్న కప్పగుండెలకి వేగస్ నాడులు తగిలించి ఉన్నాయి. వాటిలో ఒక జాడీలో ఉన్న గుండెని విద్యుత్పరంగా ప్రేరేపించి ఆ జాడీలో ఉన్న గుండెలయ నెమ్మదిస్తోందని నిర్ధారించుకున్నాడు. అప్పుడు ఆ జాడీలోంచి కొంత ద్రావకం తీసి రెండో జాడీలో పోశాడు. అప్పుడు రెండవ జాడీలో ఉన్న గుండె నెమ్మదించడం కనిపించింది. ఈ పరిణామానికి కారణం ఇలా వివరించవచ్చు. మొదటి గుండె యొక్క వేగస్ నాడిని ప్రేరేపించినప్పుడు ఆ నాడి నుండి ఏదో రసాయనం విడుదల పొందింది. ఆ రసాయన ప్రభావం వల్లనే ఆ గుండె నెమ్మదించింది. అయితే అలా విడుదల పొందిన రసాయనంలో కొంత భాగం ఆ గుండె ఉన్న ద్రావకంలోకి కూడా ప్రవేశించింది. అందుకనే ఆ ద్రావకాన్ని మాత్రం రెండవ జాడీలోకి మార్చినప్పుడు ఆ ద్రావకంలోని రసాయన ప్రభావం వలన రెండవ జాడీలోని గుండె కూడా నెమ్మదించింది. ఆ విధంగా నాడీ ప్రభావాన్ని ఓ రసాయనం మోసుకుపోతుందని తెలిసింది. తదనంతర కాలంలో న్యూరాన్లు విడుదల చేసే రసాయనాలకి న్యూరో ట్రాన్స్మిటర్ అని పేరు పెట్టడం జరిగింది. అలాంటి రసాయనాలు ఎన్నో కనుక్కోబడ్డాయి. ఒక న్యూరాన్ విడుదల చేసిన న్యూరో ట్రాన్స్మిటర్ అవతలి న్యూరాన్ మీద ఉండే రెసిస్టార్ అనే అణువు మీద ప్రభావం చూపుతుంది. ఆ రెసిస్టారే న్యూరో ట్రాన్స్మిటర్ని గుర్తించగలదు. న్యూరో ట్రాన్స్మిటర్ రెసిస్టార్ల కలయిక వలన రెసిస్టార్ ఉన్న న్యూరాన్లో విద్యుత్ చలనాలు పుడతాయి. ఆ విధంగా ఒక న్యూరాన్ మరో న్యూరాన్ మీద ప్రభావం చూపగలుగుతోంది. ఈ రసాయనిక సంభాషణ కార్యక్రమం అంతా రెండు న్యూరాన్లు కలిసే ఓ చిన్న సంధిస్థానం, దీనినే సైనాప్స్ అంటారు, వద్ద జరుగుతుంది అని తెలిసింది. అయితే కొన్ని సైనాప్సుల వద్ద రసాయనాల ప్రమేయం లేకుండా నేరుగా విద్యుత్ ప్రవాహాల సహాయంతో సంభాషణలు జరుగుతాయని కూడా తర్వాత తెలిసింది. అలాంటి సైనాప్సులని విద్యుత్ సైనాప్సులు అంటారు.